జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ. పరమ భాగవతులారా, శ్రీమద్ రామాయణం అయోధ్యకాండ. రామచంద్రస్వామి అడవులకు బయలుదేరి అలా వెళుతూ ఉంటే అయోధ్య నగరవాసులు కూడా వెంట వచ్చారు. మరి వాళ్ళు తిరిగి వెళ్ళమంటే వెళ్ళలేదు. ఒక రాత్రి సమయంలో లేచి అయోధ్య వైపుకు వెళ్ళినట్లుగా వెళ్ళి మరొక దారిని దక్షిణానికి వచ్చేశారు వీరంతా. పాపం వారందరూ అయోధ్యకు వెళ్ళిపోయారు. రాముడు వెళ్ళాడు కదా అనుకుని చూస్తే అక్కడ ఏం లేదు, రాముడు రాలేదు. అక్కడ ఇంకా కొందరు మిగిలిపోయి ఉన్నారు. వాళ్ళందరూ బాధపడ్డారు, మీరెందుకు వచ్చారయ్యా, మేము రాలేకపోయాము రాముని వెంట అనుకుంటే, ఎందుకు తిరిగి వచ్చారు, ఇంకా ఈ దశరథుడు ఇక్కడ బ్రతికి బట్ట కట్టేది ఉంటుందా, రాముడు లేని ఈ రాజ్యంలో ఎలా బ్రతుకుతాము, మీరైనా ఏదో సుఖంగా ఉంటారనుకుంటే ఇలా మీరు కూడా వచ్చేసారు ఏంటి అని వాళ్ళు బాధపడ్డారు. అందరూ కూడా బాధపడ్డారు. ప్రజలంతా కూడా రాముని ఆ గుణాలను తలుసుకుంటూ నిరంతరము సమయమంతా కూడా వారు దుఃఖంతోనే గడుపుతున్నారు అక్కడ ప్రజలు. ఇక అంతఃపురం చెప్పే పని లేదు. ఒక్క కైక మంధర తప్ప అందరూ కూడా, చివరికి కైక దాసీలు కూడా బాధపడతారు అటువంటి దృశ్యమది అని. అలా ఒక్కసారి గొల్లుమన్నది అయోధ్య. చేయగలిగేది ఏం లేదు కదా, దానికి ఎవరేమి చేయలేరు. తప్పనిసరి పరిస్థితుల్లో అలా వెళ్ళవలసి వచ్చింది. ధర్మానికి కట్టుబడి రాముడు అలా. సరిహద్దులను దాటుతూ ఎంతో బాధపడ్డాడు రాముడు. కోసల నగర సరిహద్దులను ఎందరో ప్రజలు ఆ మధ్యలో, కోసల దేశం అది, పట్టణము అయోధ్య రాజధాని అంతేగాని దేశం చాలా పెద్ద దేశం అది. ఎందరో నాగరికులు అయినట్టు ఆ ప్రజలు, నాగరికులు కాదు అంటే నాగరికత తెలిసిన వారు కూడా కాదు పాపం వాళ్ళు, అలాంటి వాళ్ళు గ్రామీణులు. వాళ్ళందరికీ తెలిసిపోయిందట కైక పాప స్వభావం కలది. అయ్యో దశరథుడు ఏమి రాజు పాపము, ఇట్లా బుద్ధిమంతుడు, దయాశీలుడు, జితేంద్రియుడు, ధర్మతత్పరుడు అయినటువంటి రాముణ్ణి నగరంలో నుంచి అడవులకు వెళ్ళగొడుతుందే. మరి మహాభాగ్యవతి, సుకుమారి, సుఖజీవి అయినటువంటి సీత ఎంతటి దుఃఖం అనుభవించగలుగుతుందో ఏమిటో ఇదంతా. ఎంతటి కఠినాత్మకుడు దశరథుడు, రాముణ్ణి ఇలా విడిచిపెట్టుకున్నాడే, సీతమ్మని ఇలా పంపించేస్తూ ఉన్నాడే అంటూ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. వీధులలోకి వచ్చి అలా వెళ్ళిపోతూ ఉన్నది రథము. చాలామంది వారిని అనుసరించారు రాముడిని. అలా నెమళ్ళు కూస్తూ ఉన్నాయి. మరి పల్లె ప్రాంతాలు కనుక ఆ అందాలు, ఆ చెరువులు, వాటిల్లో హంసలు, వాటన్నింటినీ కూడా చూస్తూ ఆనందంగా వెళుతూ ఉన్నాడు రాముడు. సీతమ్మకు చూపిస్తూ ఉన్నాడు, చూసావా సీత ఎంతటి స్వచ్ఛమైనటువంటి ప్రదేశాలు, ఇవన్నీ కూడా ఇక్ష్వాకులవే. ఇదంతా దేశం కోసల దేశం వరకే కాదు, మనువుది అసలు ఇదంతా కూడా, సూర్యుని కుమారుడు మనువు. ఈ మనువు తన కుమారుడైనటువంటి ఇక్ష్వాకుకిచ్చాడు. అతడి సంతానం ఇంకెందరో వాళ్ళందరూ కూడా పంచుకున్నారు. అంతా రాజులందరూ కూడా, మరి సూర్యవంశపు రాజులందరూ వారే కదా, అలా పంచుకున్నారు అందరూ కూడా. ఇవి ఇక్ష్వాకు మహారాజు యొక్క భూములు ఇవన్నీని అని మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తాను అనుకుంటూ రాముడు అవన్నీ సీతమ్మకు చూపిస్తూ బయలుదేరిపోతూ ఉన్నారు. అలా రథం సాగిపోతూ ఉన్నది. అలా పట్టణాలు, నగరాలు, పల్లెలు అన్నీ దాటుకుంటూ వెళ్ళారు. అలా ముందుకు సాగిపోతూ ఉన్నారు. అన్నీ కూడా ధనధాన్య సమృద్ధి కలిగి ఉన్నాయట. అన్నీ కూడా యజ్ఞవాటికలు, ఊపస్తంభాలు, పూల తోటలు, మామిడి తోటలు, పరిపుష్టమైనటువంటి జనసమూహాలు, గోసమూహాలు, భోగ్యము, సుసంపన్నము అయినటువంటి కోసల రాజ్యం అది. అంతకుముందు ఉన్నది దానిని దాటి వెళ్ళిపోయారు. గంగానది దగ్గరకు వెళ్ళారు. ఈ నది దేవలోకం నుంచి దిగి వచ్చింది అన్నారు. అంటే హిమాలయాలనే దేవలోకంగా భావించేవాళ్ళు. అప్పుడు మనకి చాలా కథల్లో కనిపిస్తూ ఉంటుంది ఆ హిమాలయాల మీద ఉన్న పట్టణాలే అమరావతి అలా ఉండేవి అని. అలా మనకు పాండురాజు కూడా భారతంలో కనిపిస్తుంటుంది. స్వర్గంలో సభ జరుగుతూ ఉంటే, వెళ్ళబోతూ ఉంటే అక్కడ హిమాలయాల దగ్గరికి వెళ్ళిన తర్వాతే అడ్డుకున్నారు, సంతానం లేని వాళ్ళని ఇక్కడికి రానియ్యరు అంటూ. కనుక హిమాలయ పర్వతాలు దేవలోకంగా భావించేవాళ్ళు. కనుకనే హిమాలయాల నుంచి వచ్చినటువంటి గంగా నదిని దేవలోకం నుంచి వచ్చిందని చెప్పుకునేవాళ్ళు. కానీ ఇప్పటి వాళ్ళకి ఏమైపోయిందనంటే, పాపము అదేదో ఇక లోకం అంటే ఎక్కడో ఉన్నదని ఇది బాగా కల్పించేశారు. చచ్చిపోయిన తర్వాత వెళ్తారు, అక్కడేదో సుఖాలు పొందుతారు అన్నట్లుగా ఇది ఎంతవరకు కల్పించారంటే, వీళ్ళు విడిచిపెట్టలేనంత ఈ పెద్దలందరూ పోయి అక్కడ ఆ స్వర్గంలోకి వెళ్తారట. ఏముంటుందయ్యా అక్కడంటే, రంభాది అప్సరసలట. ఇదే సుఖమా? ఆ స్త్రీ సుఖమేనా? స్త్రీ సంభోగాలు తాగటము తిరగటము ఇదే సుఖమా? మరి ఆ కాలంలో అలాగే అనుకునేవాళ్ళు. అట్లాంటి సుఖం కోసము అక్కడకు వెళ్ళేవాళ్ళు అని. ధనవంతులకి ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు ఆ సుఖాలు. పూర్వం అక్కడ దొరకకపోతే దొరకకపోవచ్చు, కానీ ఇప్పుడు అంతకంటే ఎక్కువగా ధనం ఉన్నటువంటి వాళ్ళకి ఆ ధనం అయిపోయేవరకు కావలసినంత. ఇప్పుడు పట్టణాలు ఎన్ని లేవు, అలాంటివి 5-స్టార్ హోటళ్ళు ఎన్ని లేవు, ఇంకా ఇలాంటివి 1 స్టార్లు 5 స్టార్లే కాదు, ఇంకెన్ని స్టార్లతో ఉన్నాయో, ఇంకా ఎన్ని రకాలు ఉన్నాయో. కానీ ఆ కాలంలో అనుకునేవారు. కనుక దాన్ని గురించి మనమేమీ గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదు. దీని ద్వారా దైవాన్ని తిరస్కరించటం అనేది చాలా నీచమైన పని. దాన్ని తిరస్కరిస్తే దైవాన్ని తిరస్కరించడం కాదు. ఆ రోజుల్లో వాళ్ళు అలా అనుకునేవాళ్ళు, తెలియక ఈ రోజుల్లో ఇంకా దాన్ని కొనసాగిస్తూ ఉన్నారని చెప్పటమే. దైవము అనేది ఎప్పుడు ఉన్నటువంటి వాడు, దేవుడు ఎప్పుడు కూడా, రాముడు దేవుడే. అలాంటి మనిషి ఉంటే ఇప్పుడు వాడు దేవుడే. దేవుడంటే ఏమిటండి? కపటము లేనివాడు, ఇతరులకు మేలు చేసేవాడు, ఇలాంటి వాడే దేవుడంటే. ఎందరో మహానుభావులు ఉన్నారు అలా, దైవ సమానులు అంటూ ఉంటాం మరి వారిని అందరినీ. కనుక అలా దేవలోకం నుంచి దిగి వచ్చినటువంటి గంగా నది అని మునులందరూ కూడా స్నానాలు చేస్తూ ఉన్నారు అక్కడ చూపించాడు. అది పరిసరాల్లో ఆశ్రమాలతో కలకలలాడిపోతూ ఉన్నది. మంగళధ్వనులు వినపడుతూ ఉన్నాయి. అప్సరసలు, అప్సరసలు అంటే ఎప్పుడూ నీటి సమీపంలోనే ఉండి ఉండేవాళ్ళు కొందరు స్త్రీలు, వివాహాలు లేకుండా ఉండేవాళ్ళు. మరి ఆ కాలమంతా అలా గడిచిపోయింది. కేవలము వివాహాలు లేనివే చాలా ఉన్నాయి అప్పుడు. ఆ కథలంతా మనకి అసలు ఆ క్రమమంతా కావాలనంటే మహాభారతంలో వస్తూ ఉంటుంది. శ్వేతకేతుడు అనేటటువంటి ఒక రాజు ఏర్పాటు చేస్తాడు ఈ వివాహ వ్యవస్థను. మరి అలా ఉన్నారు, చాలా రకాలుగా ఉన్నారు అప్పటికీ, ఆ తర్వాత కూడా ఉన్నారు. వివాహ వ్యవస్థ ఏర్పాటు అయిన తర్వాత కూడా ఉన్నారు వాళ్ళందరూ, అప్సరసలు అన్నమాట. అలా స్నానాలు చేస్తూ ఉన్నారు వాళ్ళంతా. ఆ నది ఒడ్డుగా, గంగా నది ఒడ్డు నుంచి వెళ్తూ ఉన్నది. అది దాటాలంటే అక్కడ దాటలేరు, దాన్ని గంగను దాటి వెళ్ళాలి, కానీ దాటలేరు. కనుక అది దాటటానికే శృంగిబేరపురానికి వస్తూ ఉన్నారు. అక్కడ పడవలు ఉంటాయి, గుహుడు ఉంటాడు. కనుక అలా వస్తూ ఆ నదీ ప్రదేశాన్ని వర్ణిస్తూ ఉన్నాడు రాముడు. ఎన్నో క్రీడా పర్వతాలు ఉన్నాయి అక్కడ. దేవతలు, రాక్షసులు, గంధర్వులు, కిన్నెరలు, వారి భార్యలు, మానవులు, వారి భార్యలు అక్కడ చేరి ఆ నదిని సేవిస్తారు అని చెప్తున్నాడు. అంటే మరి అప్పటి ఉన్నటువంటి కొన్ని గణాలని దేవతలు అనేవాళ్ళు. కొందరు కిన్నరులు, కొందరు రాక్షసులు, కొందరు గంధర్వులు, అందరూ మానవులు అని. అంటే మనువు వంశము, అలా ధనువు వంశము వాళ్ళు, దానవులు అందరూ మనుషులే. అలా ఇలాంటి వారు అందరూ ఈ పర్వతాల్లో ఉంటారు అని చెప్తూ వస్తూ ఉన్నాడు. ఇప్పుడు కూడా మరి ఈ కాలానికి తగినటువంటి రష్యన్లు, జపనీసులు, అమెరికన్లు ఇలా మనం అనుకుంటున్నాం కదా, అలాగే అప్పుడు ఉన్నారు. అప్పుడు వారిని అప్పుడు అనేవాళ్ళు అట్లా. ఎన్నో ఉద్యానవనాలు, క్రీడా పర్వతాలు, తామరలు, పద్మాలు వికసించి ఉన్నటువంటివి, ఎంతో సొంపుగా ఉన్నటువంటివి, ఆహ్లాదముగా ఉన్నవి కంటికి, అటువంటివి అన్నీ కూడా చూపిస్తూ సీతమ్మకు ఆ నది ఒడ్డు నుంచి ప్రయాణం చేస్తూ ఉన్నారు. భయంకరమైనటువంటి జలపాతాలు కూడా ఉన్నాయట, పైనుంచి కిందకి ప్రవహించే ఎత్తు నుంచి కిందకు వచ్చాయి. పెద్ద పెద్ద ధ్వనులతో ప్రవహిస్తూ ఉన్నది ఆ నది. ఎగిసిపడేటటువంటి నురగలు, సుడిగుండాలు, సుళ్ళు తిరిగేటటువంటివి, గంభీరమైనటువంటి గమనం కలిగినటువంటిది కొన్ని చోట్ల గంగ. అలా స్వచ్ఛ జలాలు, కలువు పువ్వులు, కొన్ని చోట్ల దేవతలు స్నానాలు చేస్తున్నారట. మరి కనిపించారు వాళ్ళు, దేవతలు స్నానాలు చేస్తూ ఉన్నారు అని. అంటే గంగానదిలో ఎక్కడిది? శృంగిబేరపురం దగ్గరలో. మరి ఎక్కడండి ఇది? ఏమన్నా స్వర్గమా? భూమి మీదే కదా ఇది. అలా దేవతలు స్నానాలు చేస్తున్నారు, దేవతలు స్నానాలు చేస్తున్నారు. ఇక్కడ ఇసుక తిన్నెలు ఉన్నాయి, మైదానాలు ఉన్నాయి, హంసలు, సారస పక్షులు, చక్రవాకాలు, తెల్ల తామరలు, ఎర్ర పద్మాలు, ఇలా పెద్ద పెద్ద అడవి ఏనుగులు, ఘీంకారాలు, వాటివి ఆభరణాలతో అలంకరమైనటువంటి స్త్రీలు ఎందరో ఉన్నారు అక్కడ. ఏదో ఇప్పుడు ఏదో రిసార్ట్స్లో ఏదో అంటుంటారు, ఏదో రిసార్ట్ నీళ్ల ఒడ్డును కడుతూ ఉంటారు ఇప్పుడు కూడా. ఎప్పటికప్పుడే ఏ కాలానికి ఆ కాలానికి సుఖపడటానికై వెతుక్కుంటూ భోగము అనుభవించే వాళ్ళు, భోగులు ఎప్పుడూ అలా వెతుకుతూనే ఉంటారు. ఇప్పుడు ఉన్నాయి, ఎన్ని రకాలు ఉన్నాయో. మరి మనకేం తెలుసండి, ఏదో రామాయణమో భారతమో అనుకుంటూ ఉండేవాళ్ళమే. కానీ చాలామందికి సుఖభోగులైనటువంటి వారికి ఇప్పటికీ ఎన్నో రకాలైనటువంటివి ఇటువంటివి కూడా ఉన్నాయి. ఇంకా నదీ తీరాల్లో, పెద్ద పెద్ద సరస్సుల తీరాలలో, ఇప్పుడు ఆ కేరళ లేదు ఇలా రాజమండ్రి, ఇంకా చాలా చోట్ల ఉన్నాయి. ఏయో కొన్ని సరస్సులు ఇంకా చాలా చోట్ల ఇట్లా ఉన్నాయని చెబుతుంటే విన్నా నేను. అలా అందమైనటువంటి ప్రకృతి మరిది, ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉన్నారు. ఆ దివ్యమైనటువంటిది ఆ నది, ఆ నది సమీపంలో శృంగిబేరపురం. అక్కడ ఒకరోజు అక్కడి రాత్రి గడుపుదాము అని చెప్పి, ఇది రెండవ రోజు అన్నమాట, రథాన్ని ఒక పెద్ద గాది చెట్టు కింద ఆపాడట సుమంత్రుడు. ఈ ధ్వనులు వినపడుతూ ఉన్నాయి, గంగానది. అందరూ వీళ్ళు రథం దిగి ఆ చెట్టు నీడకు చేరారు. అక్కడ గుహుడు పరిపాలన చేస్తూ ఉన్నటువంటి ప్రదేశం అది. ఆయన నిషాద జాతిలో పుట్టిన రామునికి ఆత్మసఖుడు. ఆయన రాముడు వచ్చిన సంగతి తెలుసుకుని పరుగులు తీసుకుంటూ వచ్చాడు. వచ్చి చూస్తే నారవస్త్రాలు ధరించి ఒక దీనుని వలె ఉన్నటువంటి రాముడిని చూశాడు. అతనికి చాలా బాధ కలిగింది. రామ, ఇదేమిటయ్యా, ఇదేమిటి, నా ఆరచీరలు ఏమిటి, ఈ తల్లి ఎవరు, ఏమిటంటే సీతమ్మ, వివాహం అయిందా ఆ వదిన గారు అంటూ నమస్కరించాడు లక్ష్మణుడు. వీళ్ళందరినీ కూడా చూసి ఆనందపడి భోజ్యములు, పానీయములు అన్నీ తెప్పించాడు. నీకు స్వాగతం, ఈ భూమండలం అంతా నీదే, నీవు పాలకుడవయ్యా, మేము పాలితము, పాలితులం, ఇదిగో ఈ రాజ్యమంతా నీవే ఏలుకో అన్నాడు. రామునికి అమితమైనటువంటి ఆనందం కలిగింది. ఒక్కసారి గుహుడిని ఆలింగనం చేసుకున్నాడు. పద్భ్యాం అభిగమాశ్చైవ స్నేహ సందర్శనేన చ అన్నాడు రాముడు. ఏమయ్యా, నా మీద ఉన్నటువంటి స్నేహంతో నువ్వు కాలినడకతో వచ్చావా అన్నాడు. అదేంటండి కాలినడకతో రాక, మరి కాళ్ళతో నడిచి రాక ఎవరైనా ఎలా వస్తారు అని అంటే, మరి గుహుడు రాజు, ఆయనకు కూడా రథాలు ఉన్నాయి, లేదా శిబికలు, వాహనాలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, మోసేవాళ్ళు ఉన్నారు. అయినా సరే మిత్రుడు ఇలా ఉన్నాడు అని చెప్పి ఆయన కూడా కాలినడకనే వచ్చాడు. అలా ధ్వనింపచేస్తాడు వాల్మీకి కొన్ని చోట్ల. నా భాగ్యవశంతో నిన్ను చూశాను, ఆ ప్రాణసఖుడవు నీవు అని కౌగిలించుకున్నాడు. చాలా సంతోషం, కానీ నువ్వు ఆతిథ్యం ఇచ్చావు కానీ నేను తీసుకోలేను. ఎందుకనంటే నేను నారస చీరలు ధరించి ధర్మనిష్టలో ఇప్పుడు అడవిలో వనవాసం చేయటానికి పోతూ ఉన్నా. అలాంటి నేను ఈ భక్ష్యభోజ్యాలు పట్టణాల్లో నగరాల్లో ఉన్నవి తినటానికి వీల్లేదు. వన్యములు అడవిలో ఉన్నవి మాత్రమే తినాలి, కనుక అవే తింటా. కనుక అంటే పళ్ళు తెప్పించాడు, అవి తిన్నాడు. గుర్రాలకు మేత వేయమంటే మేతేశారు, కావలసిన ఏర్పాట్లు చేశారు. ఇక్కడ కొందరు అంటారు ఏది గుహుడి దగ్గరేమో ఆతిథ్యం తీసుకోలేదు, శబరి దగ్గర తీసుకున్నాడు రాముడు అని. నిషాద జాతీయ ఇద్దరు అయితే ఏమిటనంటే ఆమెకు ఆచార్య కటాక్షం ఉన్నది, ఆచార్య స్పర్శ ఉన్నది, అందుకని అక్కడ తీసుకున్నాడు. ఇక్కడ గుహుడికి ఏ గురువు లేడు అందుకని తీసుకోలేదని చెబుతారు. మరి చాలా విచిత్రము, వింత ఇది. ఇలాంటివి ఎన్నో ఉంటాయి, ఇట్లాంటివి చూసినప్పుడు బాధ కలుగుతూ ఉంటుంది, ఎందుకు ఇలా కల్పిస్తారో అర్థం కాదు అని. అయితే ఏంటంటే మనం వారిని వ్యతిరేకించడానికి కాదు, వారి ఇష్టం చెప్పుకొనిద్దాం, కానీ ఇక్కడ గుహుడు ఆత్మసఖుడు, తన ప్రాణ సమానుడు గుహుడు, తక్కువేం కాదు కదా గుహుడు. కానీ ఈయన తెచ్చినవి భక్ష్యాలు భోజ్యాలు పట్టణంలోవి తినకూడదు, పళ్ళిస్తే తిన్నాడు. ఆమె కూడా వన్యములైనటువంటి పళ్ళిచ్చింది, వన్యము అంటారు అక్కడ, వనములో అవి, కనుక అక్కడ తిన్నాడు. దీనిని ఏదో మార్చేసి మారేడుకాయ చేసేసారన్నట్లుగా చెప్పేస్తూ ఉంటారు, పాపం జనము నమ్మేస్తూ ఉంటారు. ఇవి కాదు విశేషాలు, అంటే అవి కాదు. మరి ఎంత ఆత్మసుఖుడు ఇంకా తక్కువ అవుతాడా గుహుడు? కనుక రాముడికి ఆ తేడా ఏం లేదు ఆ ఇద్దరిలో. అలా ఆనందంగా అక్కడ ఉన్నారు. మరి వారు వారికి ఆనందమే, పర్ణశయ్య ఏర్పాటు చేశారు, ఆ శయ్య మీద పవళించారు. అక్కడ లక్ష్మణస్వామి ఆయనకు కూడా శయ్య ఏర్పాటు చేశామంటే, నేను ఇక నిద్ర అనేది ఇక లేదు, ఇక నాకు నేను కాపలా కాస్తూ ఉండాలి అన్నాడు ఆయన. అలాగే గుహుడు కూడా ఉండిపోయాడు ఆయనతో పాటే. మరి మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళిద్దరూ. మరి వాళ్ళిద్దరూ మాట్లాడుతున్నారు అని అంటే భటులు కూడా మాట్లాడాలి, భటులు కూడా నిద్ర లేకుండా ఉండాలి కదా రాజుగారు ఉన్నప్పుడు. వాళ్ళు కూడా ఉన్నారు, ఆ గుర్రాలకు ఏర్పాటు చేశారు. మేత అది ఆ సుమంత్రుడు వాటి దగ్గర ఉన్నాడు, ఆయన అక్కడ నిద్రపోతూ ఉన్నాడు. ఇక్కడ సీతారాములు నిద్రపోతూ ఉన్నారు. ఇక్కడ వీరందరూనేమో వారిని యొక్క విషయాలని చెప్పుకుంటూ ఆ రాత్రి అంతా నిద్ర లేకుండానే గడిపేశారు. ఇది ఇలా బయటికి వచ్చిన తర్వాత అన్నమాట. ముందు ఒక రాత్రి అయోధ్య దాటగానే అక్కడ కొంతసేపు నిద్రపోయారు. అయితే లక్ష్మణస్వామికి అక్కడ నిద్ర లేదు, ఇక్కడ నిద్ర లేదు. ఇది ఒక దీర్ఘమైనటువంటి రాత్రిలాగా గడిచిపోయిందట. తథాశయానస్య తతోస్య ధీమతో యశస్వినో దాశరథేర్మహాత్మనః అదృష్ట దుఃఖస్య సుఖోచితస్య స తదా వ్యతీతాయ చిరేణ శర్వరీ. అంటే రాముడు ఇలా ఉన్నాడు అని చెప్పి లక్ష్మణస్వామి, దీర్ఘరాత్రి అయిపోయింది రాముని విషయాలన్నీ చెప్పుకుంటూ ఉండగా అని చెబుతారు. తర్వాత కథని చూసుకుంటూ వెళ్దాం, నిదానంగా ప్రశాంతంగానే ప్రయాణం చేద్దాం. ఏమి తొందర అంటూ లేదు కనుక. ఏదన్నా చివరిలోకి వస్తుంటే ఒక్కొక్కసారి అలుపు వస్తే చివరిలో ఏదో ఒకటి రెండు మాటలు అలా చెబుతాను, కానీ మళ్ళీ వాటిని వివరించుకుంటూ తర్వాత వస్తూనే ఉంటా. కనుక చక్కగా మనమందరమే హాయిగా వాల్మీకి రామాయణాన్ని అనుభవిస్తూ ముందుకెళ్దాం. కథ జరిగినటువంటిది వారి ధర్మ విషయాలు, ధర్మనిష్ట, వారి సుఖాలే, వారి కష్టాలు అనుకోలేదు. రాముడికి అసలు కష్టం లేదు. రాముడికి కష్టమేమిటి? లేనప్పుడు సీతమ్మకు అంతకంటే తెలియదు కష్టమేమిటో, రాముని సమీపంలో ఉన్నటువంటిది ఆ తల్లి. మరి లక్ష్మణుడికి ఇంకా ఆనందం ఏది? వీరు బాధపడతలేదు. బాధపడింది ఎవరంటే అయోధ్య వాళ్ళు తప్ప వీళ్ళేం కాదు. కనుక వారికి అలా హాయిగానే ఉన్నారు. జై శ్రీరామ్, శ్రీరామ శరణం మమ.